మాయావరూపణము అవ్యక్త నామ్ని పరమేశశక్తి రణాద్య విద్యా త్రిగుణాత్మికా పర కార్యానుమేయ సుధియైన మాయా జగత్పర్వమిదం ప్రసూయతే. 110 అవ్యక్త నామ్ని అవ్యక్తమను పేరు కలదియు పరమేశశక్తి పరమేశ్వరుని శక్తి ఏనదియు ఆనాద్య విద్య ఆదరహితమగు అవిద్యయు త్రిగుణాత్మిక త్రిగుణస్వరూపము కలదియు పరాపరమైనదియు అగు మాయామాయ సరియైన మంచి బుద్ధి కలవాని చేతనే కార్యను మేయ కార్యమును బట్టి యయా ఏ మాయచే ఊహింపదగనది. ఇదం ఈ సర్వం సమస్తమైన జగత్ పుట్టింపబడుచున్నదో జగత్తు ప్రసూయతే అది ప్రత్యక్షముగా కనబడకుండుటచే అవ్యక్తము అందులకు రూపాదరహితత్వము కారణము. పరమేశ్వరుడగు బ్రహ్మ యొక్క అచింత్యము అద్భుతమునగు శక్తి ఆదిలేని అవిద్య వాస్తవమున ఏది లేదో అది అవిద్య న విద్యతే ఇతి అవిద్య డోట్ సత్వరజస్తమస్సులను మూడు గుణములు గల ఏ స్వరూపమున్నదో అట్టి స్వరూపము కలది లేదా మూడు గుణములే ఆత్మగా కలది. గుణత్రేస్వరూప అని అర్థము. పరా హిరణే గర్భుడు మొదలగు కార్యములు కూడా దీని నుండియే జనించిన వగుటచే వాటికంటే ఉత్కృష్టమైనది. ఇది అవ్యక్త మనుటకు కారణమును కార్యానుమేయ అను పదముచే చెప్పుచున్నాడు. రూపాదులు లేకపోవుటచే ప్రత్యక్షగోచరము కాదు. అయినను శబ్దాదులచే గగనాదికమును ఊహించినట్లు కార్యములనెడు హేతువుచే ఊహింపదగనది. ఈ శక్తిని అంగీకరించనిచో నిర్గుణుడగు బ్రహ్మకు స్రష్టృత్వము కుదరదు. కారణము లేకుండా కార్యము జనించుట అసంభావ్యము. అందుచే ఆకాశాదశకల వికారము శ్రీవి వేక చూడామణి పదముచే సూచితము. హేతువుగను శృతిబోధితములగు ఈక్షణ సంకల్పాది పరిణామములకు ఆశ్రయముగను మాయ సిద్ధించుచున్నది అని భావము. శబ్దప్రామాణ్యము నంగీకరింపని వారు జగదుత్పత్తిని గూర్చి వేరు వేరు విధముల తర్కించుచున్నారు. అది అసంగతమని సుధియా ఇత్యాదికముచే సూచించుచున్నాడు. బుద్ధిగా సుష్టుగా ఉన్నదనగా శృత్యనుసారిగా ఉన్నదని యర్థము. అది పరమేశశక్తి ఇట్లు చెప్పుటచే సాంఖ్యాభ్రమతమగు జడమును స్వతంత్రమును సత్యమును అగు ప్రధానము జగన్ముల మనునది నిరసమైనదిగా తెలియవలెను. ఈ విషయమును శృతులు కూడా ప్రతిపాదించుచున్నవి. మాయాంతు ప్రకృతిం విద్యాన్మాయనంతు మహేశ్వరం ప్రకృతిని మాయేని మహేశ్వరుని మాయ కలవానినిగను తెలుసుకొనవలెను. జీవేశావాభాసేన కరోతి మాయా విద్యాచ స్వయమేవ భవతి చిదాభానచే జీవుని ఈశ్వరుని కల్పించుచున్నది. తానే మాయగాను అవిద్యగాను అగుచున్నది. ఇందో మాయాభ్యాహ పురురూప ఈయతే ఆత్మయే మాయలచే వివిధ రూపములు కలదగుచున్నది. శృతిని అనుసరించిన బుద్ధి ఎవనికో వానిచే కార్యమును బట్టి ఊహించదగిన మాయా మహత్తత్వము మొదలు బ్రహ్మాండము వరకును గల ఈ ప్రపంచమునంతను సృజించుచున్నది. దీనికి 122 శ్లోకములోని తత్తారణం నామ శరీరమాత్మనః అను వాక్యముతో అన్వయము. 188 అవ దాని స్వరూపమును నిరూపించుచున్నాడు. జీ సన్నాప్యసన్నాప్యు భయాత్మికానో భిన్నాప్యభిన్నాప్యు భయాత్మికానో సాంగాప్యనంగాప్యు భయాత్మికానో మహాద్భుతానిర్వచనీయ రూప. 111 మాయానిరూపణము. 187 అసదపి ఆ మాయ సత్సత్స్వరూపమైనది నకాదు అసత్స్వరూపమైనది కూడా నకాదు. అభయాత్మికాపి సదసదుభయ స్వరూపమైనది కూడా నో కాదు. భిన్నాపి వేరేనదిగాని అభిన్న అభిన్నమైనదిగాని ఉభయాత్మికాపి అభయరూపమైనదిగాని నో కాదు. సాంగాపి అవయవములు కలదిగాని అనంగాపి అవయవములు లేనిది గాని ఉభయాత్మిక అభయరూపమైనదిగాని నో కాదు. మహాద్భుత చాలా ఆశ్చర్యకరమైనది. అనిర్వచనీయ రూప నిర్వచింప శక్యము కాని రూపము కలది. యాభై అబాధితమైనది సత్తనియు బాధితమైనది అసత్తనియు లోకమున ప్రసిద్ధము. ఇందులకు క్రమముగా సత్యాసత్య పదార్థములు ఉదాహరణములు. కుందేటి కొమ్ము, ఆకాశ పుష్పము మొదలగునవి ఎప్పుడునూ ఎవ్వనికిని కనబడునవి కావు. అందుచే అవి అసత్పదార్థములు. కాని ఈ మాయా జ్ఞానముచే బాధ్యమగునని శృతిస్మృతులు చెప్పుచున్నవి భూయశ్చాస్తే విశ్వమాయా నివృత్త్యః అంతమునందు మాయలన్నీయు నివర్తించును. తరత్యవిద్యాం వితతాం హృది యస్మిన్ని వెళితే యోగి మాయామమేయ తస్మై విద్యాత్మనే నమః. ఎవడు హృదయమునందు నిలిపబడినంతనే యోగి విస్తృతమగు అవిద్యను మాయను దాటునో అట్టి విద్యాస్వరూపుడగు అప్రమేయు నకు నమస్కారము. మామేవ ఏ ప్రపద్యనే మాయమితాం తరంతీతే నన్నే శరణు పొందెడువారు ఈ మాయను దాటగలరు. కావున మాయ ఆత్మవలే సత్పదార్థమని చెప్పుటకు వీలులేదు. సత్ అయినది ఎన్నడునూ లేకుండపోదు. నా భావో విద్యతే సతః అను గీతావాక్యముననుసరించిగూడా జ్ఞానానంతరము తప్పక అభావమును పొందనున్న ఈ మాయకు సత్వము లేదు. జ్ఞానము కంటే పూర్వము కార్యరూపమున ప్రతీయమానమగుటచేతను శ్రీవివేక చూడామణి కార్యరూపమున పరిణతి చెందుటచేతను అనుమితికి విషయమగుటచేతను ఈ మాయ శశ విషాణము వలె అసత్తని చెప్పుటకు కూడా పిలువలేదు. ఇది సదసదుభయాత్మకము కూడా కాదు. ఏలైనా సదసత్వములు వ్యావ్యవృత్తులు అనగా సత్వము ఉన్నచోట ఎన్నటికీ అసత్వముండుటకు అవకాశము లేదు. అసత్వమున్నచోట ఎన్నటికీ నత్వము ఉండుటకు అవకాశము లేదు. అందుచే మాయందు కాలభేదముచే సత్తాసత్వములను అంగీకరించుటకు అవకాశము లేదు. అనగా మాయ కొంతకాలము పాటు సత్గా ఉండి తరువాత అసత్ అగునని చెప్పి దానికి సదసదుభయాత్మకత్వమును అంగీకరింప వీలులేదు. మరియు సద్రూపత్వము అసద్రూపత్వము అనునవి వేరువేరుగా లేనప్పుడు తదుభయరుసత్వము అత్యంతము అసంభావ్యము కదా. స్వప్నమునందు కనబడు పదార్థములు ఇంద్రజాలముచే సృజింపబడిన పదార్థములను దృష్టనష్టరూపము లగుటచే అనగా కనబడి నశించిన వగుటచే అవి సదసద్విలక్షణములై సత్గాని అసత్గాని కాక మిథ్యాభూతములని చెప్పబడుచున్నవి మాయకుడా మిథ్యాభూతమైనది. కావుననే భగవద్గీతలో 188 నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః అభయోరపి దృష్టోంతస్త్వనయోస్తత్వదర్శిభి అసత్తుకు సత్వము లేదు, సత్తుకు అసత్వము లేదు. తత్వవేత్తలు ఈ రెండింటి యొక్క నిర్ణయమును బాగుగా చూడగలరు అని చెప్పబడినది కేవల లౌకిక దృష్టి కలవారు. ఉత్పత్తికి పూర్వము అసత్తుగనున్న ఘటాధికము ఉత్పన్నమై సత్తుగా ఆగుచున్నదనియు ఇదియే నశించి మరల అసత్తుగా ఆగుచున్నదనియు అనుకొనుచుండవచ్చును. కాని అది అయుక్తము అని భగవంతుడే ఈ రెండింటి యొక్క నిర్ణయము తత్వవేత్తలచే చూడబడినది అని చెప్పుచున్నాడు. కావున ఈ మాయ సద్వస్తువు కాదు, అసద్వస్తువు కాదు, ఉభయాత్మకము కూడా కాదు. మాయానిరూపణము సత్వాసత్వములచే నిర్వచింప శక్యము కానిదిగాన అనిర్వచనీయము. ఈ మాయ సద్వస్తువా అసద్వస్తువా అని నిర్వచించుటకు ఎట్లు శక్యము కాదో అట్లే ఇది బ్రహ్మ కంటే భిన్నమైన అభిన్నమైనదా అని కూడా నిర్వచింప శక్యము కాదు. ఇది బ్రహ కంటే పూర్తిగా భిన్నము అని చెప్పినచో అద్వైత బోధకములగు శృతులతో విరోధము వచ్చును. లోకములో కూడా శక్తికిని శక్తి కలదానికిని అత్యంత భేదము కానరాదు కదా. అట్లని బ్రహ్మ కంటే అభిన్నము అని అంగీకరించినచో బ్రహ్మ వలెనే ఇది కూడా కాలత్రియ బాధ్యము కావలసియుండును. కావున అభిన్నము కాదు. భిన్నాభిన్నత్వములు పరస్పర విరుద్ధ ధర్మములుగాన ఇది భిన్నాభిన్నయ్యని కూడా చెప్ప శక్యము కాదు. ఈ మాయ అనాది. అందుచే ఇది సావయవము అని చెప్ప శక్యము కాదు. సావయవమైనచో జన్యమని చెప్పవలసి వచ్చును కదా. నిరవయవమని కూడా చెప్పుటకు వీలులేదు. నిరవయవమైనచో పరిణామము అసంభావ్యము కదా. సావయవత్వ నిరవయవత్వములు పరస్పర విరుద్ధములు గాన అభయాత్మకము కూడా కాజాలదు. ఈ విధముగా సత్ అనిగాని అసత్ అనిగాని, బ్రహ్మభిన్నము అనిగాని బ్రహ్మభిన్నము అనిగాని, సావయవమనిగాని నిరవయపమనిగాని నిర్వచించుటకు శక్యము కాకుండుటచే ఇది అనిర్వచనీయము, అత్యంతాశ్చర్యకరము అనీయము. ఇది పూర్తిగా తొలగిపోవుటకు హేతువు ఉన్నది. అందుచేతగూడా ఇది అసత్ కాదు అని చెప్పుచున్నాడు. శుద్ధాద్వైబ్రహ్మ విబోధనాస్య సర్పభ్రమో రజ్జు వివేకతో యథా రజస్తమః సత్వమితి ప్రసిద్ధ గుణాస్తాదీయాః ప్రథితాః స్వకార్యేః. 112-189 శ్రీవి పేక చూడామణి. రజ్జువి వేకతః రజ్జు సాక్షాత్కారము వలన సర్పభ్రమః సర్పభ్రాంతి యథా ఇట్లు నాశ్యమైనదో తథా అప్లై శుద్ధాద్వయ బ్రహ్మ విబోధనాస్య శుద్ధమగు అద్వితీయ బ్రహ్మ యొక్క సాక్షాత్కారము చేత నశింపచేయుటకు సఖ్యమైనది. రజః రజోగుణము, తమః తమోగుణము, సత్వం ఇతి సత్వగుణము అని తదియాహ దాని సంబంధమైన ప్రథితే అహ ప్రసిద్ధములైన స్వకార్యేహ వాటి కార్యములచే ప్రసిద్ధములు. గుణాహ గుణములు, శుద్ధం సర్గుణమగు అద్వయం సజాతీయ విజాతీయ స్వగత భేద శూన్యమైన ఏ బ్రహ్మాది బ్రహ్మ కలదో దాని యొక్క విబోధ అభేదరూపమున సాక్షాత్కారము దానిచే నాస్య నశింపచేదగనది. దానివలన కలుగు ధ్వంసభావమున ప్రతి యోగి అయినది. ఆ విషయమున దృష్టాంతమును చెప్పుచున్నాడు. సర్పభ్రమరజ్జువును చుచ్చినప్పుడు ఇది సర్పము అని కలిగిని భ్రమ. రజు వివేకత యథ కల్పితమగు సర్పమునకు అధిష్టానమగు రజ్జువు యొక్క సాక్షాత్కారము చేతవలే ఇది సర్పము కాదు త్రాడు మాత్రమే అనెడు జ్ఞానము చేతవలే ఈ విధముగా నిర్గుణమును అద్వితీయమును అగు బ్రహ్మమునందు కల్పితమగు మాయ అధిష్టానం యొక్క తత్వమును సాక్షాత్యారముచే బాధ్యమను విషయము చెప్పబడినది. కార్యానుమేయ సుధియేవ మాయా పూర్వము చెప్పబడిన విషయమునే దాని మాయ యొక్క ధర్మములగు గుణముల కార్యములను ప్రతిపాదించుట ద్వారా రజ ఇత్యాది వాక్యమున చెప్పుచున్నాడు. తదియాహ మాయకు సంబంధించిన గుణాహ ధర్మములు రజస్సు తమస్సు సత్వము అని ప్రసిద్ధమైనవి. ఈ గుణములు అప్రత్యక్షములు గాన అవి కార్యముల ద్వారా ప్రసిద్ధములని చెప్పుచున్నాడు. ప్రతితై ప్రసిద్ధములుగు చెప్పనున్న ఆయా అని గుణకార్యముల చేత. 170 మాయానిరూపణము. 171 రజస్తమస్సత్వగుణముల కార్యములను క్రమముగా చెప్పనున్నవాడే ముందుగా రజోగుణ కార్యములను చెప్పుచున్నాడు.